ఓరేంజ్ లవ్ ది ఓ బేబీ, ఓ తమినప్పుడు చూడండి, ట్రూత్ ఆర్ డేర్ అని చల్తా హై యే కభీ. హే హార్ట్ చోరుడి ఆ బేబీ, ప్రేమను తాగే హానీ భీ, దట్స్ వై మేరా దిల్ చాతే హై సభీ. మౌంట్ ఎవరెస్ట్ ఐ లెట్స్ గో, ఎదిగే లమ్ని చేరాలంటే కావాలి గడ్డేరి, మకినాస్ కోల్డా తాగే లమ్ని ఉండాలంటే చెయ్యాలి గక్కోంబి. కమ్మని కవి తల కబురుల్లో కనపడదాం మొన్నతో, నిజాన్ని దాచే హాస్టల్లో నీ ప్రేమ నుండి పోలేదో. ఓ రేంజ్ లవ్ ది ఓ బేబీ, ఓ తమినప్పుడు చూడండి, ట్రూత్ ఆర్ డేర్ అని చల్తా హై యే కభీ. హే హార్ట్ చోరుడి ఆ బేబీ, ప్రేమను తాగే హానీ భీ, దట్స్ వై మేరా దిల్ చాహతే హై సభీ. నే వెయ్యి సార్లు ప్రేమిస్తా, నా గుండెలో ఉన్న ఫీల్ ఉంది, నే కొత్త చరితనే రాస్తా, నా లవ్ లో లైఫ్ ఉంది, నే కన్న కలను సాధిస్తా, నాలోన పచ్చి నిజం ఉంది, ఎదలోకి తొంగి చూసావా, నువ్వునికే తెగువుంది. ఓ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ, వీడకే ప్రేమ, నువ్వు దామ దామ దామ దామ దామ, దారికే దామ, పగలే కలలను చూపించే వయసుకు పడిపోకమ్మా, నిజముగా నిన్నే ప్రేమించే హృదయాన్ని పోగుపోవమ్మా. ఓ రేంజ్ లో ప్రతి ఓ బేబీ, ఓ తమినప్పుడు చూడండి, చూస్తా తేరని చల్తా హై యే కభీ. హే హార్ట్ చోరుడి ఆ బేబీ, ప్రేమను తాగే హానీ భీ, దట్స్ వై మేరా దిల్ చాహతే హై సభీ. నువ్వు మంట రేపి చంపొద్దు, లవ్ చెయ్యి కలుపుతానంటే నువ్వు చెలిమిని పెంచొద్దు, లవ్ అమృతాన్ని తాకిస్తే నువ్వు చేదు విషం చెమ్మొద్దు, లవ్ పల్ల వింసు పాటైతే తన గొంతును కొయ్యొద్దు. హే సైర సైర సైర సైర సైరా, ప్రేమకే సైరా, నువ్వు వైర వైర వై వై వై వైరా, పందెమే వైరా, ప్రేమికులంతా ఒకటైనా నిలబరు నాతో పోటీ, ఒకరను ప్రేమల్లో ఏ ముందు లేక గ్యారంటీ. ఓరేంజ్ లవ్, ఓరేంజ్ లవ్, ఓరేంజ్ లవ్ ది ఓ బేబీ, ఓ తమినప్పుడు చూడండి, చూతా తేరని చల్తా హై యే కభీ. హే హార్ట్ చోరుడి ఆ బేబీ, ప్రేమను తాగే హానీ భీ, దట్స్ వై మేరా దిల్ చాహతే హై సభీ. మౌంట్ ఎవరెస్ట్ ఐ go for liftoff in T minus 30.